అథ ఏకోనవింశం కాండం సంసంసరవంతు నద్యాస్తంభదత్తినః యజ్ఞమిమం వర్ధయదాయ సంశ్రామ్యేణ విషదాజుహోమి ఇమం హోమాయజ్ఞమవదేమం సంశ్రావణ ఉత యజ్ఞమిమం వర్ధయదాయ సంశ్రామ్యేణ విషదాజుహోమి రూపం రూపం వయోవయ సంరభ్యైరం పరిష్పజే యజ్ఞమిమం చతస్రః ప్రజో వర్ధయంతు సంశ్రావ్యేణ విరాజోమి చంతాపోహైమవతి శమూతే సంతోత్స్యాః శంతే సనిష్యదాపశ్యమూసే సంతు వశ్యాః శంతాపోధన్వన్యాః శమూతే సంతనూప్యాః ఛందేషనిద్రిమాపశ్రమ్యా కుంభేభిరావృత అనభ్రయఃనమానాభిప్రా గంభీరే అవసా విషగ్యోభిషక్తరాపో అచ్చావదామసి అపామహ దివ్యానామపాంసో సస్యానాం అపామహ ప్రణేజనేష్వాభవత వాజినాః అపశివ అపోయక్ష్మం కరణీయవ తృప్యతే వయస్తాస్తాభేషీ దివస్ప్రేథివ్యా పర్యంతరిక్షాత్మరస్పతిభ్యోషీభ్యత్రిభ్యో జాతవేదాస్తరస్తులోధ్యమానోహి యస్తే అప్సుమహిమాజో వనేషయోషీషపశ్వంత అగ్నే సర్వాస్తంభస్తాభిన్నరే ద్రవిణోదాజస్ర యస్తే దేవేషో మహిమా స్వర్గో జాతే తమో పితృష్ పుష్టిర్యాతే మనుష్యేషు ప్రేతయాయమస్మాసు శుకర్ణాయ కవయే వేద్యాయోభిర్వాజైరుపజామి రాజిం యతో భయమభాజం దన్నో అస్తవ దేవానాయ్యజహేడో అగ్నే యామాహోదిం ప్రథమాపసర్వాయా జాతాయ హవ్యమకేణోజ్జాతవేదాః తామంతరేతాం ప్రథమోజో హవీమిదాభిష్టుప్తోపాషదు హవ్యమగ్నిరగ్నజే స్వాహా ఆకోతిం దేవీం సుభగాం పురోదధే చిత్తశ్చ మాతా సుభవానో అస్తో యామాశాలే విఖేవలిలావే అస్తు విదేయమేనాం మనసి ప్రవిష్టాం ఆగోద్యాస్పదాగోద్యానముగర్హి అథో భగస్ నోధేష్యథో నోభవో భవ బృహస్పతిం ఆగోదిమాంగిర ప్రతి జానాతు వాచ మేతాం యస్య దేవాదేవతాః సంభవోవస్స సుప్రణీతాః కామో అన్వే తస్మాన్ ఇంద్రో రాజా జగతశ్చర్షణీనామధిక్షభీషోరో మయ్యగస్తి తతో దాతి దాశుషేవసో నిశో దద్రాధ ఉపస్తు దర్వాజ సహస్రవాహు పురుష సహస్రాక్ష సహస్రవాద్ సభూమి విశ్వతో వృత్తాచ్చతిష్టద్రశాంగులం త్రిభిర్పద్భిర్వ్యామరోహత్వాదస్తేహావత్పురాః తథాక్రమన్విష్ణేణ పావంతోమానస్తాయాంశయపూరుష పాదోశ్చూతాదశ్యామృతం దివి పురుషేదం సర్వూత్యచ్చ భావ్యం ఉదావృతత్వేష్ యత్పురుషం యదుఃఖదిధావ్యకల్పయన్ ముఖం కిమస్తిం బాహూరోచ్యే బ్రాహ్మణోశ ముఖమాసేద్ బాహూరాజన్యో మధ్యంతరస్భ్యాజాయత చంద్రమామనసో జాతూర్యో అజాయత ముఖాయింద్రష్టాష్ట ప్రాణాయురజాయత నాభ్యాసీరంతరిక్షేష్టాద్యోసమవర్త పద్భ్యాం భూమిశ్రోత్రోకాకల్పయన్ విరాజగ్రే సమభవద్విరాజోరుషాచరిచరపశ్చాద్భూమిమోపురేణ హేవాజ్యమలం వసంతోస్యాసీరాజ్యం గ్రీష్మరద్ధరి తయ్యజ్ఞం ప్రావృషా ప్రోక్షన్ పురుషం జాతమగ్రశ తేన దేవాయంతరాధ్యావసరవశ్చరే తస్మాదశ్వాజాయంతరేషేతో భయాదర దావోజ్ఞే తస్మాజాతజ్ఞాహుతర్జస్వామాజ్ఞే ఛందోపజ్ఞే తస్మాజస్తస్మాజాయత తస్మాజ్ఞాహుత సంభృతమృషరాజ్యం అగోంసాక్రేవారణ్యాగ్రామ్యాశ్చరే సప్తాశ్యాసంపరిషస్తే సప్త సమిరస్తా దేవాయ్యజ్ఞం బాణావద్ధం పురోషం వదం మోర్ఘదేవృహతోంశవ సప్త సప్తే రాజ్య సోమస్జాయంతజాత పురోషాది చిత్రాణి సాగం దివిలోదనాని హరీర్వాణి వారే జవాని తుర్మిషం సుమతిమిక్షమానోహారిభ్య పర్యామినాశం సుగవమన్యే గట్టికారోహిణీ చాస్తో భద్రం మృగశీరశ్రమాద్రాణుపుష్యో భారురాశ్లేషాయనం మఘావే పుణ్యం పూర్వాల్గుణ్యౌాత్రహస్తిత్ర శివాతిసుభోమే అస్తో రాధే విశాఖే సుభవాధాజ్యేష్టానక్షత్రవరిష్టమూలం అన్నం పూర్వాషాఢోర్జంధ్యుత్తరావహంతో అభిజిన్మే రాధనాం పుణ్యమేవ శ్రవణశ్రమిష్టా కురవతాం సుపుష్టిం ఆమే మహచ్చతభిషక్వరీయామే ద్వయా ప్రోష్ఠపదాశు శర్మా ఆరేవతీజాశ్రయులోపదం మహావేరయంభరణ్యావహంతో యాని నక్షత్రాణి దివ్యా ఆంతరిక్షే అప్సు భూమౌ యాని నగేషు దిక్షు ప్రగల్భయం చంద్రమాయాన్యేతి సర్వాణి మమేతాని శివాని సంతు అష్టావింశాని శివాని షట్మాని సహయోగం భజంతు మే యోగం ప్రపద్యే క్షేమం చ క్షేమం ప్రపద్యే యోగం రాత్రాభ్యామస్తో స్వస్తిదం మే సుప్రాతః సూతాయం సో దివం సో మృగం సో శకునం మే అస్తో సుభవమంగే స్వస్త్యామత్యం గత్వా పునరాజాభినందన్ అనుభవం పరిహవం పరిపాదం పరిక్షవం సర్వైర్మేకంభాన్ పరాదాన్ సవితస్సు అవభావం పరిక్షవం పుణ్యం భక్షేమహిక్షవం శివాదే పాపనాశీతాం పుణ్యగచ్చాభిలేహతాం ఇమాయా బ్రహ్మణస్పదే విరోచేర్వాదైరతే సద్భీరిందా కృత్వా మహ్యం శివదేవాస్తి స్వస్తినో అస్మభజన్నోస్తు నమో రాత్రాభ్యామస్తు శాంతాద్యో శాంతా పృథివీ శాంతమిదమంతరిక్షం శాంతావోదన్వతిరావశాంతాన సంతోషధీ శాంతాని పూర్వరూపాణి శాంతన్నోస్తు కృతాకృతరం శాంతం భవతం చ భవ్యం చేష్ఠివాద్దేవీ బ్రహ్మ సంసిత ఘోరంతేరస్తున ఇదేష్ఠిన మనోభావాం బ్రహ్మ సంసిత ఘోరంతేరస్తున ఇమాని పంచేంద్రియాణి మనఃష్ఠాయి బ్రహ్మణాదం జీవాని జైరే ఘోరం తైరేవేరస్తున ఛన్నో మిత్రశ్రం వరుణశ్రం విష్ణుశ్రం ప్రజాపతి ఛన్నరింద్రో బృహస్పతి ఛన్నో మిత్రశ్రం వరుణశ్రం వివస్వాంఛమంతర ఉత్పాదాక్షాన్నాదివిచరాన్నాభోర్వేభ్యమానాశ్రమోర్కాంగావో లోహీరక్షీరాశ్రంభోరీ నక్షత్రముల్కాభిరకం శమస్తు నన్నాభిరాశ్రమోదంతు ఛన్నాశ్రమోనాభవంతో ఛన్నాగ్రహాష్టాంద్రమసాశ్రమాదిత్యదరాహుణా ఛన్నామధ్యోమగేతశ్రమృద్రాస్తిగ్మదేజసః ఛన్నామహర్షయో దేవాశ్రం దేవాశ్రం బృహస్పతి బ్రహ్మ ప్రజాపతిర్భాతాలోకాభేదాస్తర్షయోగ్నయాైర్మేకృతర్మయచ్చతు బ్రహ్మా మే శర్మయచ్చతు విశ్వే మే దేవాశ్రమయచ్చు సర్వే మే దేవాశ్రమయచ్చు యాని కానిచిచ్చాంతాని లోకే సప్తర్షయో విదు సర్వాణి సంభవంతు మే సమ్మే అస్తు భయం మే అస్తు పృథివీ శాంతిరంతరిక్షం శాంతిర్జోశాంతిరాశాంతిరోషదశాంతిర్వనస్పతశాంతిర్విశ్వే మే దేవాశాంతిస్తర్వే మే దేవాశాంతిశాంతిశాంతి ఆశాంతిర్వదాంతిమయోహంహ్రోహంహాపనం దక్షివం సర్వమే సమస్తున శన్నరింద్రామోరోభిశ్రన్నరింద్రవరోణారాతమూర్యా శరింద్రోమాసువితాయన్నరింద్రా భూషణా భాజయత ఛన్నోపశ్రమో నశ్రంసోస్తు ఛన్న పురం నిశ్రమోసంధురాయా ఛన్న సత్యస్ సుజమస్తన్నోమాగో ఛన్నోదాతమో ధర్తానో అస్తు ఛన్నోచే భగవతో సంరోదశీ బృహదీశన్నో దేవానా సుభవాని సంతో షన్నో అగ్నిర్జ్యోతిరీతో అస్సు షన్నో మిత్రవరుణావశ్వినాశం షన్న సుకృతాహం సుకృతాని సంతు షన్న ఇలో అభివాహతు మాత షన్మోద్యామా పృథివీ పూర్ణహోతౌషమంతరిక్షం ఋషయే నోమస్తు షన్నకోషధీరమయోవంతు షన్నరజస్పతిరస్తు జిష్ణు ఛన్నరింద్రో వసోభిర్దేవో అస్తు సమాదిత్యైర్వరోణస్సు శంసా ఛన్నో రుద్రో రుద్రేభిర్జనా షన్నస్పష్టాగ్నాభిశ్వేమాతో ఛన్న సోమో భవతు బ్రహ్మ షన్నశ్రన్నోగ్రావాణశ్రవో సంతు యజ్ఞా షన్నస్వరోణా విదయో భవంతు షన్న ప్రశ్వాశ్రన్నస్సు వేదీ షన్న సూర్య ఉరదక్షాపుదే దుషన్నాభవంత ప్రదిశన్న పర్వతాధ్రువయోవంతు షన్న సింధవశమో సంపాన్నోర్భవతు వ్రతేభిషన్నోవంతు మరుత స్వర్గా షన్న విష్ణుశ్రమో భూషాణోస్తు షన్నో భవిత్రం శంభస్తు వాయు షన్నోదేవస్తాశ్రాయమాణశ్రన్నోషదోభాయి షన్న పర్జన్యమాత ప్రజాభ్యశ్రన్నక్షేత్రస్తేవీరస్తు శంభో షన్న సత్యస్తేవంతు షన్నోషంతు గావా షన్నభవస్సు కృతస్సుభస్తాన్నాభవంతు పితరోహవేషు షన్నా దేవా విష్ణదేవాభవంతు శం సరస్వతీరస్త సమభిషాచశ్రమూరాదిశాచ షన్నా దివ్యా పాజీవా షన్నాప్యా షన్నా అజయకరవాదేవస్తు సమయద్బుద్ధ్యాశ్రం సముంద్ర షన్నా అపాన్నపాదేవరస్తు షన్న ప్రశ్నిర్భవతు దేవో ఆదిత్యాద్రావసర్వోజుషంతామిదం బ్రహ్మ క్రియమాణన్నవీయ శృణ్వంతో నో దివ్యా పార్థీవాసో గోజా ఉదయే యజ్ఞిరాసే దేవానా మృత్యుజో యజ్ఞిరా సోమనోర్యజత్రామృతారుషయ్యాసంతామురుగాయమద్యూజం పాత స్వస్తిభిస్సరాణ రస్తమిత్రరుణాతరేషయ్యోస్మభ్యమస్తం అసీమహి రాసముత ప్రతిష్టాన్నమో దివే బృహదే సాదనాయ ఉషాపస్వస్తమస్తంబత్రయదివస్తూజాతరా అయాజం దేవీతం సనే మమ దేవ శతహీమాశ్రువీరా ఇంద్రస్య బాహోస్థవీరౌ వృషాణౌ చిత్రాదివాషభౌ పాహారయిష్ణో తౌ యోక్షే ప్రథమో యోగాగ్రదేయాభ్యాంజితమసూరాణ స్వాహార్యత ఆయుషిషారోషభోరీమోఘనఘనక్షోభరీనా సంక్రందరోమీషయేకవీరశతం సేనాయత్రాకవింద్ర సంక్రందనేనామీషేణ జిష్ణునాయోధ్యేన దుష్టవాలేన జిష్ణునా తదింద్రేణోహస్తేన కృష్ణాహస్తేషంగిభిర్వీరం స్రష్టా సయుధయింద్రోగణ సంసృష్టదిత్సోమాలభ్యోగ్రహం వా ప్రతిహితాభిరస్తా పర విజ్ఞాయస్తీర ప్రవీర సహస్వాన్ వాజీన ఉగ్రహ అభివీరో అభిషత్వీంద్రసమాయష్ట గోవిదన్ ఇమం వీరమనోహరిషధ్వముగ్రమింద్రం సకాయో అను సంరభద్రం గ్రామయితం గోజితం వజ్రబాహుం జయంతమజ్ర ప్రవణంత మోజసా అభిగోత్రాణి సాగామానోదాయ ఉగ్రశలమంద్ర దుశ్చవానప్రేతనాశాయోస్మాకం సేనా అవధ ప్రయత్స బృహస్పతే పరీక్షోహామిత్రమాభమాన ప్రభంజన్ క్షత్రోహం ప్రవణన్ మిత్రాస్మాకమేధ్యమితానూనా ఇంద్రేషాన్ నేతా బృహస్పతిర్దక్షిణాయజ్ఞ పురే సుభోమా దేవసేనామభిభంజతీనా జయంతీనా మరుదోయంతు మధ్యే ఇంద్రస్య విష్ణోవరుణస్ రాజ్ఞమాదిత్యానా మరుతాం షడ్భవగ్రహం మహామానసాం భువనక్షవానాం ఘోషో దేవానాంజయముదస్థాన్ అస్మాకమింద్రస్తమృతేష్మాకం జాయిషవస్థాజరింతు అస్మాకం వీరా ఉత్తరే భవంతస్మాన్ దేవాసోవతాహవేషు ఇదముచ్చేయో వసానమాగాం శివే మే ధ్యా పృథివీ అభూతవాసవత్నా ప్రతిశో మే భవంతు నయీత్వాష్మ అభయన్నోస్తు యత ఇంద్రభయామహే తో నో అభయం కృషి మఘవంతక్షితవన్నోతిర్విద్ది ఇంద్రం వయమనోరాధం భవామహే నోరాధ్యాస్మద్విపదా చతుష్పదా బాణస్తేనాదృషిపకుర్విషోజీంద్రగృహోవినాశయ ఇంద్రస్నాతోతవృత్రధావరస్థానోరేణ్య సరక్షితాచారమతస్తమధ్యతస్తాత్తపురస్తాన్నోస్తో ఉరున్నో లోకమనోలేష విద్వాన్ స్వాయ్యోజనభాజన్ స్వస్తి ఉగ్రాచారింద్రస్థవీరస్ బాహూ ఉపక్షయమ శరణృహంతా అభయన్ నశ్చరత్యంతరిక్షవాయ్యావా పృథివీ ఉభే అభయం పశ్చాదభాయం పురస్తాదుత్తరాదరాదభాయం నోస్తో అభయం మిత్రాదభాయమిత్రాదభాయ అభయం నక్షమభాయం దివాహ సర్వాశామ మిత్రం భావంతో అసవక్తం పురస్తాపశ్చాన్నో అభయం కృతం సవితామాదక్షిణ ఉత్తరాన్నాశదేపదే దివోమాదిత్యారక్షంతు భూమ్యారక్షన్వగ్నయా ఇంద్రాగ్నీ రక్షతాం మా పురస్తాదశ్విరాభితశ్రమ రక్షతాం నిరస్తిరక్షాభూతర్లో మే సర్వతశ్రంతుమ అగ్నిర్మాపాదుమసోభిపురస్తాస్మిన్ క్రమే తస్మిన్ చేతాం పురం ప్రైమి సమారక్షసు సమా గోపాలతు తస్మా ఆత్మానం పరీదే స్వాహ వాయుర్మాంతరిక్షేణేత్యా దిశ స్వాహస్మిన్ చేథాం పురం ప్రైమి సమారక్షసు సమా గోపాలతు తస్మా ఆత్మానం పరీదే స్వాహ సోమో మారుద్రయక్షేణాయా దిశ స్వాహస్మిన్ క్రమేతస్మిన్ శ్రేతాం పురం ప్రైమి సమాహారక్షతు సమాహ గోపాయతు తస్మా ఆత్మానం పరీదే స్వాహ వరోణోమాదిత్యైరేతస్యాః దిశ స్వాహస్మిన్ క్రమేతస్మిన్ శ్రేతాం పురం ప్రైమి సమాహారక్షతు సమాహ గోపాయతు తస్మా ఆత్మానం పరీదే స్వాహ సూర్యో మాధ్యా పృథివేభ్యాం ప్రదీష్యాహస్మిన్ క్రమే తస్మిన్ క్షేతాం పురం ప్రైమి సమాహారక్షతు సమాహ గోపాయతు తస్మా ఆత్మానం పరీదే స్వాహ ఆపోషీమేతాంతు తాసుక్రమేణాశ్రేతాం పురం ప్రైమి తామాహారక్షంతు తామా గోపాయంతు తాభ్య ఆత్మానం హరిదే స్వాహ విశ్వకర్మ సప్తరిషిభిరుదీచ్యాదిశ స్వాహస్మిన్ క్రమేణస్మిన్ క్షేతాం పురం ప్రైమి సమాహారక్షతు సమాహ గోపాయతు తస్మా ఆత్మానం పరీదే స్వాహ ఇంద్రో మా భరద్వాహేత్యాదిశ స్వాహస్మిన్ క్రమేతస్మిన్ క్షేతాం పురం ప్రైమి సమాహారక్షతు సమాహ గోపాయతు తస్మా ఆత్మానం పరీదే స్వాహ ప్రజాపజర్మా ప్రజనవాన్ సహ ప్రతిష్టాయా ధృవాయా దిశ స్వాహస్మిన్ క్రమే తస్మిన్ క్షేతాం పురం ప్రైమి సమాహారక్షతు సమాహ గోపాయతు తస్మా ఆత్మానం పరీదే స్వాహ బృహస్పతిర్మావిష్ తస్మిన్ క్రమే తస్మిన్ క్షణేతాం పురం ప్రైమి సమాహారక్షతు సమాహ గోపాయతు తస్మా ఆత్మానం పరీదే స్వాహ అగ్నింతే వసూవంత పృచ్ఛంతో ఏ మాఘాయవః ప్రాచ్యాదిశోభిదాసాత్ వాయుంతేంతరిక్షవంత పృచ్ఛంతో ఏ మాఘాయవేతస్యాదిశోభిదాసాత్ సోమంతే రుద్రవంతమిచ్ఛంతో దేవాఘాయవో దక్షిణాయాదిశోభిదాసాత్ వరుణంతాదిత్యవంతమిచ్ఛంతో దేవాఘాయవేతస్యాదిశోభిదాసాత్ సూర్యంతే ద్యావా పృథివీమంతమిచ్ఛంతో

పృథక్ సహస్రాభ్యాం సహ బ్రహ్మణే స్వాహ బ్రహ్మజ్యేష్ట సంభృత వీర్యాణి బ్రహ్మాగ్రే జ్యేష్టంది వరమాతాన భూతానాం బ్రహ్మా ప్రథమోదయజ్ఞేతేనాయ బ్రహ్మణాస్పర్ధీతుం సహ ఆధర్మణానాం చతుర్థేభ్య స్వాహ పంచర్చేభ్య స్వాహ క్షణర్చేభ్య స్వాహ సప్తర్చేభ్య స్వాహ అష్టర్చేభ్య స్వాహ నవర్చేభ్య స్వాహ దశర్చేభ్య స్వాహ ఏకాదశర్చేభ్య స్వాహ ద్వాదశర్చేభ్య స్వాహ త్రయోదశర్చేభ్య స్వాహ చతుర్దశర్చేభ్య స్వాహ పంచదశర్చేభ్య స్వాహ షోడశర్చేభ్య స్వాహ సప్తదశర్చేభ్య స్వాహ అష్టాదశర్చేభ్య స్వాహ ఏకోనవింశతి స్వాహ వింశతి స్వాహ మహత్కాండాయ స్వాహ త్రిజేభ్య స్వాహ ఏకర్చేభ్య స్వాహ క్షుద్రేభ్య స్వాహ ఏకాదశేభ్య స్వాహ రోహిణేభ్య స్వాహ సూర్యాభ్యాం సహ భ్రాత్యాభ్యాం సహ ప్రజాపత్యాభ్యాం సహ విరాజ్యై స్వాహ మానలియేభ్య స్వాహ నక్షత్రకల్పాయ స్వాహ వైరాణకల్పాయ స్వాహ శాంతికల్పాయ స్వాహ ఆంగేరకల్పాయ స్వాహ సంహితావిధయే స్వాహ బ్రహ్మణే స్వాహ బ్రహ్మజ్యేష్ట సంభృతా వీర్యాణి బ్రహ్మాగ్రే జ్యేష్టం దివమాతరతాన భూతానాం బ్రహ్మా ప్రథమోదయజ్ఞేతేనార్యే బ్రహ్మణా స్పర్ధీతుం కః తేన దేవం సవితారం పరి దేవాధారయన్ తేనేవం బ్రహ్మణస్పతే పరి రాష్ట్రాయ ధత్తన పరిమాయుషే మహే క్షత్రాయ ధత్తన దేహీనం జరసే నయాం యో క్షత్రేధీ జాగరత్ పరిమం సోమమాయుషే మహే శ్రోత్రాయ ధత్తన యథైరం జరసే నయాం యో శ్రోత్రేధీ జాగరత్ పరిహత్తమవచ్చేమం జరామృత్యం కృణుత దీర్ఘమాయో బృహస్పతి ప్రాయక్షద్మాసేతత్సోమాయే పరీధాతమాను జనాం సురక్ష పరీధత్వరాధోభవా దృష్టి నామభిషస్తి బాబు శరీరీరాయశ్చ పోషముపసంజయస్వ పరీదం మాధో అదిథా స్వస్తలే భూర్వామీనామభిషస్తి బాబు శరీరీరసోజీర్మసోజాభి జీవన్ యోగే యోగే తమస్తరం వాజే వాజే హవామహే సకారీంద్రభూతలే హిరణ్యవర్మజరస్వీరో జనామృత్యు ప్రజయా సంవీధస్వ తదగ్రాహస్పతిస్తాంద్రా అక్షరాంతస్తామస్ ఉత్తోరవోదంచతీధావతాన్ అగ్నే ప్రజాంపరియ్యమృతం దద్రే అధిపత్యేషురవృత్యుభవతి యద్ధిరణ్యం సోరేణ సువర్ణం ప్రజావంతోమనవః పూర్వరీహే చంద్రం వచ్చసాసం రేణత్వాయుష్మాద్భవతి యో విభర్తి ఆయుషే త్వావచ్చసేత్తౌజసే చ మనాయదా యథా హిరణ్యేజసా విభాసాదిదమాను యద్వేదరాజావరుణో వేద దేవో బృహస్పతి ఇంద్రయ్రహారేత ఆయ ఆయుష్యంభవత్తేవ్యం భవద్ గోభిష్టాపాత్రిషోషాస్వాదువాజి వాయుస్వా బ్రహ్మణా పాచింద్రస్వాచింద్రియ సోమస్వాపాత్రోషధీర్నక్షత్రే స్వాదుసూర్య మాధ్యస్వాచంద్రోవృత్రాత ప్రాణేన రక్షతు ఇస్రోరివస్తిష్టస్వేధిమేస్తేంతరిక్షాణి చతురస్ సముద్రాణి త్రివృతం స్తోమం త్రివృతావస్థాస్వాహారక్షంతృద్ధేన్మాకాంస్ేంద్రముద్రాంస్ేంద్రాంస్ేంద్రేష్టేన్మహాధరిష్ణస్ేం సౌర్యాన్ గోప్తేన్ కల్పయామి సముక్షామ్యేన వర్ధయన్ అగ్నేంద్రస్ణం మాయిదభన్ మామ ప్రాణం మావో పానం మాహరో మాయిదభన్ భాజం తో విశ్వమేరతో దేవారీయేణేణ్యం సంసృజతి వాత ప్రాణేన సంహీత ప్రాణే విశ్వముఖం సూర్యం దేవాజనయన్ ఆయురాజుష్కృతాం దేవాయుష్మాంజీవాత్మన్వతాంజీవమృత్యోదావశం దేవానాం నిహితం నిధిం జవిందాంబవిందేవజానై ఆపో హిరణ్యంజుమస్త్రవతాస్వాహారక్షంతృవతాధివృద్ధే త్రయస్ంశత్వతాస్త్రీరణీ ప్రియాజమాణాపురస్వా అస్మింశ్చంద్రే అభియద్ధిరణ్యం దేనాయంకరవద్వేర్యా దివ్యేకాదశస్తేవాహమిదం జోషధ్వం ఏరేవాంతరిక్షేకాదశస్తేవాహమిదం జోషధ్వం ేవాదేవాహమిదంజోషంధ్వం అసవత్సం పురస్తాశ్చాన్నోభయం కృతం సవితామహారక్షిణ ఉత్తరాన్మాశీపతే దివో మాదిత్యారక్షంతు భూమ్యారక్షన్వగ్నయా ఇంద్రాగ్నేరక్షతా పురస్తాశ్చిరాక్ష క్షతు జాతరేరాభూర్వేసంతు వర్మ ఇమం వర్ధామిదేమణిందేర్ఘాయుత్వాయతేజసే గర్భం సర్వత్మరంభణం దిశతస్తవానం హృద దిశతస్థాపయన్ హృదశత్రూణాం స్థాపయన్ మనః దుర్భాస్తర్వాముక్తం దర్భ్రహ్మయేవాభేత్సంస్థాపయన్ ధర్మయేవాతపం దర్భద్విషతోపం మరే దస్తవత్రానాం భింధీంద్రరివజంభరం భింధిరవత్రానాం హృదయం ద్విషతాం మరే ఉద్యన్మశ్యాశిరేషాం విపాదయ భింధిరవత్రాన్ మే భింది మే వృతనాయ బింది మే సర్వాన్ దుర్భాద్రో బింది మే దిషతోమానే చింది గర్భవత్నాన్నే చింది మే ప్రతనాయత చింది మే సర్వాన్ దుర్భాద్రాన్ చింది మే దిషతోమానే వృష్ట గర్భవత్నాన్నే వృష్ట మే ప్రతనాయత వృష్ట మే సర్వాన్ దుర్భాద్రో వృష్ట మే దిషతోమానే గ్రంథర్భరవత్నాన్నే గ్రంథమే ప్రణాయత గ్రంథమే సర్వాన్ దుర్భాద్రాన్ గ్రంథమే ద్విషతోమానే వింశర్భరవత్నాన్నే వింశమే ప్రణాయత వింశమే సర్వాన్ దుర్భాద్ర వింశమే ద్విషతోమానే విద్యార్భరవత్నాన్నే విద్యమే ప్రణాయత విద్య మే సర్వాన్ దుర్భాద్రో నిద్య మే ద్విషతోమానే దిక్షగర్భసపత్నాన్ మే నిక్ష మే ప్రతనాయత నిక్షామే సర్వాం దురహాద్వో నిక్షామే ద్విహ సోమనే రంధిరద్వదవత్నాన్మే రంధిమే వదనాయత రంధిరే సర్వాం దురహాద్వరే ద్విహ సోమనే రంధిరద్వదవత్నాన్మే రంధిమే వదనాయత రంధిమే సర్వాం దురహాద్వో రంధిమే ద్విహ సోమనే వృణదర్భసవత్నాన్మే వృణమే వృతనాయత వృణమే సర్వాన్ దుర్హార్దో వృణమే ద్విహసోమనే మంథదర్భసవత్నాన్మే మంథమే వృతనాయత మంథమే సర్వాన్ దుర్హార్దో మంథమే ద్విహసోమనే పిండిదర్భసవత్నాన్మే పిండిమే వృతనాయత పిండిమే సర్వాన్ దుర్హార్ద పిండిమే ద్విహసోమనే ఓషదర్భసవత్నాన్మే ఓషధే వృతనాయత ఓషమే సర్వాన్ దుర్హార్దోషమే ద్విషసోమనే దహదర్భసవత్నాన్మే దహమే వృతనాయత దహమే సర్వాన్ దుర్హార్దో దహమే ద్విషసోమనే జహిదర్భసవత్నాన్మే జహిమే వృతనాయత జహిమే సర్వాన్ దుర్హార్దో జహిమే ద్విషసోమనే ఎత్తే దర్భజరావృత్తిశతం బ్రహ్మ సువర్మతే బ్రహ్మిణం కృత్వాసపత్నాంజలి వీర్యై శతం తే దర్భర్మాణి రాత్రం వీర్యాణి తమస్మై విశ్వే తాం దేవాయరసే భర్తమాగు తామాహుర్దేవ బ్రహ్మ తాం దర్భబ్రహ్మణస్పతిం స్వామింద్రస్వర్మస్వన్మహాష్ట్రాణి రక్షసి తమత్నక్షయణం దర్భద్విషతస్తపానం హృద మయం క్షత్రస్య వర్ధనం తనోపానం గణోమి యత్రోభ్యక్రందత్పర్జన్యో విద్యుదాసః తదో హిరణ్యయో బిందుస్తలో గర్భో